अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमम् नमाम्यहं द्राविडवेदसागरम्। అయోధ్యలో భక్తులతో భాగవతులతో పరివేష్ఠించియున్న శ్రీ సీతారామచంద్రస్వామి పాదారవిందములకు సాష్టాంగదండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ శఠారి వేదం తిరువాయుమొళి 5వ పాశురము చివరిలో ఆయన భగవంతుడిని గురించి తెలుసుకోండి అని చెప్పిన విషయాన్ని చెబుతూ గీతను సంగ్రహంగా అలా అధ్యాయాల పేర్లతో చెప్పి చివరికి శరణాగతి ప్రధాన లక్ష్యము నన్ను ఆశ్రయించు అన్నది ప్రధానమని చెప్పాం. దాన్ని చరమ శ్లోకమని కూడా ఎందుకంటారంటే ఇక బోధ తర్వాత ఏమి ఉండదు, చిట్ట చివరిది అసలు తర్వాత ఉండదు. ఒకటి అసలు ఇక దాన్ని బోధించిన తర్వాత బోధించవలసినదంటూ కనిపించలేదు, భగవానుడు ఇలా చెప్పేశాడు. అదే విషయాన్ని నమ్మాళ్ళ వారు కూడా భగవంతుడు చెప్పిన దాన్ని తెలుసుకోండి అయ్యా అన్నాడు. ఆయన అసలు ముందే తన మనస్సుకే చెప్పాడు ఆ మాట, షుడరడి అంటూ అతని ప్రకాశించే పాదములను ఆశ్రయించవే ఓ మనసా అన్నాడు ఆయన. ఆయన చివరిలో చెప్పింది దీన్ని మొదల్లో చెప్పాడు, ఎందుకు ఆశ్రయించాలో దాని వరుసనే సమర్థిస్తూ వస్తూ ఉన్నట్లుగా కనపడుతూ ఉంటుంది ఈయన చెప్పినటువంటిది. ఆ ఫలశ్రుతి ముందే చెప్పేశాడు. ఎందుకనంటే మరి కలియుగంలో కావలసిన వారికి అంత ఓపిక ఉండదు కదా. అర్జునుడంటే తన అవసరానికి అలా విన్నాడు ఏది చెప్పినా. అందరూ వింటారా? ఇప్పటికే చాలామంది ఏంటి అసలు శఠారి వేదం ఏంటో మాకు అర్థం కావటం లేదు అనేవాళ్ళు కొందరు, ఇంకెంతకాలం అంటారు రకరకాలుగా. అంటే వారి వారిని తప్పించడం కాదు, అది ఆయా స్వభావాలను బట్టి మరి అలా అవగాహన అవటమో అర్థం అవటమో అది జరుగుతూ ఉంటుంది. ఎవరిది తప్పనేది ఏమీ లేదు అసలు. ఎప్పుడూ కూడా వారి వారి కర్మానుసారంగా వారి వారి ఇచ్చ రుచులు అవి ఏర్పడుతూ ఉంటాయి. దేన్ని తప్పంటానికి ఏమి వీల్లేదు. అలా నేను ఎప్పుడు కూడా అసలు అనను. అలా అన్నట్లు మీకు అనిపిస్తే అది తప్పనటం కాదు, వారి వారి అభిప్రాయాలకి అలా అనిపిస్తూ ఉంటాం, అది అలా కాదండి, ఇదిగో ఇలా అయితే మంచిది అని అంటాం అంతే. అలాగే అది చూడండి అని చెప్పారు ఆయన. అయితే సమయానికి మరి అయిపోయింది కనుక నిన్నటి సమయము పూర్తి చేయలేదు అని అంటే అయిపోయింది. 5వ పాశురంలో చెప్పవలసినటువంటి విషయాలు అయిపోయినాయి, అదే చెప్తాడు ఆయన. భగవంతుడిని చెప్పింది వినండియ్యా అని. ఇక 6వ పాశురాన్ని ఈరోజు అనుసంధానం చేసుకుందాం. ఆళ్వా తిరువడిగళే శరణం ఉణరుందుణరుందిజందగన్యరుందు ఉరువియందవిన్నిలైమై உணருந்துணருந்துணரிலு மிரை நிலை உணர்விரிது இருகாள் உணருந்துணருந்துரை துரைத்தரி உரைத்து அரி அயன் அரண் என்னுமிவரை உணருந்து உணருந்து உரைத்து உரைத்து இறைஞ்சுமின் மனப்பட்டதொன்றே ஆழ்வார் திருவடிகளே சரணம். ఆ ఉణరుందు ఉణరుందు అంటూ చాలాసార్లు వస్తూ ఉంది. దాన్ని ఉణరుందు ఉణరుందు అంటే నిత్య జ్ఞానము కలదై, జ్ఞానమే దాని స్వరూపం. ఇజిందు క్రింద వ్యాపించి, అహన్రు పక్కలను వ్యాపించి, ఉయరుందు పైన వ్యాపించి, కింద పైన పక్కన అంటే పది దిక్కులను కూడా వ్యాపించి, ఉరు అచేతనముల కంటే వియంద విలక్షణమయ్యున్న ఇన్నిలయమై ఈ జీవాత్మ స్వభావమును ఉణరుందు శాస్త్రము చేత తెలుసుకొని. ఇది ఒక వనరుందు వనరుందు ఏమిటంటే జీవాత్మ ఈ జీవుడిని గురించి చెప్పారు అన్నమాట. ఇది నిత్య జ్ఞానము, పైగా అంతా వ్యాపించి ఉంటుంది. ఇది అచేతనము కంటే విలక్షణము. అంతా అంటే ఇది ఈ శరీరంలో ప్రవేశిస్తే ఆ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది అని అర్థం. అంతేగాని ప్రపంచం మొత్తం వ్యాపించి జీవుడు ఉంటే అతడు విభువు అవుతాడు. అది విభు అనలేదు, వాణ్ణి అణువే అన్నారు జీవుణ్ణి. ఏషో అణురాత్మ చేతస వేదితవ్య. ఈ ఆత్మ అనేది అణువు, పరమాత్మ విభువు, ఆయన సర్వం వ్యాపించి ఉంటాడు. కనుక ఇలా తెలుసుకోండి, దీనిని శాస్త్రం చేత తెలుసుకోండి. అలాగే ఉణరుందు తెలుసుకొని ఉణరులు సాక్షాత్కరించినను అంటే మననం చేత తెలుసుకోండి. ఒకటేమో విని శాస్త్రాలు విని తెలుసుకోండి, రెండవ ఉణరుందు మననం చేసి తెలుసుకోండి, ఉణరిలు యోగాభ్యాసము చేత సాక్షాత్కరించుకోండి. అలా చేసినను ఇరై నిలై సర్వేశ్వరుని స్వభావమును ఉణరువరిదు తెలుసుకొనుటకు అశక్యము. జీవుడిని తెలుసుకోవచ్చు, జీవుడిని వరకు తెలుసుకోవచ్చని మననహ మలమర మలర్మిషై యజుదరుం అంటూ అక్కడ రెండో పాశురంలోనే చెప్పారు కదా. యోగాభ్యాసము చేత జీవుడినైతే తెలుసుకోవచ్చు కానీ దేవుడిని తెలుసుకోలేమండి అన్నారు. అశక్యము. ఉయిర్హాళ్ ఓ చేతనులారా, అరి విష్ణువు, అయన్ బ్రహ్మ, అరన్ రుద్రుడు, ఎన్నుం అనేది ఎవరై వీరిని ఉణరుందు ఉణరుందు పలు విధములుగా ఆలోచించండి. ఇప్పుడు అక్కడ జీవుడని దేవుడని ఇద్దరిని చెప్పి పేర్లు చెబుతూ ఉన్నారు. ఇక్కడ లోకంలో మరి మనకి దేవుళ్ళు అని అంటూ మనం కొందరిని అనుకుంటూ ఉన్నాం కదా. మరి వారిలో ఎవరు అనంటే విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు. ఆలోచించండి, వీరు ఉరైత్తు ఉరైత్తు ప్రమాణములను పలుమారు చెప్పి శాస్త్ర ప్రమాణాలు వీరిని గురించి చెప్పినాయి. మనప్పట్టదు ఒన్రు, మనస్సులో ఈశ్వరుడని తోసినటువంటి ఒన్రు ఒక వస్తువునంటే ఈ ముగ్గురులో ఒకరిని ఉణరుందు ఉణరుందు పలుమారు ధ్యానించండి. ఉరైత్తు ఉరైత్తు వాని మంత్రములను పలుమారు చెప్పండి. ఇరైంజుమిన్ ఆశ్రయించండి, మీరే ఆశ్రయించుకోండి అంటూ ఉన్నారు. ఈయన కూడా ఆలోచన చెయ్యండి. ఇప్పుడు చాలా ప్రధానంగా ఒక త్రిమూర్తులు అని చెబుతున్నాం కదా, మరి ముగ్గురిని ఈ ముగ్గురిని ఆలోచించండి అంటూ ఉన్నాడు ఆయన. తాత్పర్యము ఇదే, ప్రతి పదార్థము తాత్పర్యము ఇవన్నీ కూడా విషయాన్ని అర్థం అవటం కోసమై ఒకే తీపిని రకరకాల స్వీట్లు చేసి పెట్టినట్లుగా ఉంటాయి. అన్నీ ఒకే రకంగా అనిపిస్తూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ జ్ఞానము కలవాడై తన జ్ఞానము చేత అంతటా వ్యాపించువాడై అచేతనముల కంటే విలక్షణుడైన జీవాత్మ యొక్క స్వరూపమును శ్రవణ మనన నిధి ధ్యాసనములచే తెలుసుకొనినను. ఇతడిని తెలుసుకోవచ్చు అంటున్నారు. శ్రవణం చేయాలి ముందు అంటే ఆ ఉపనిషత్తులో లేదా బ్రహ్మసూత్రాలో లేదా భగవద్గీత. మరి కొందరికి ఆ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అసలు అది అయోమయంగా ఉంటాయి. అందుకే చక్కగా భగవద్గీతని శ్రవణం చేస్తే దాన్ని మననం చేస్తే నిధిధ్యాసనము కూడా చేసినట్లయితే నిరంతరము కూడా భగవద్గీతని అలా చేసినట్లయితే ఆశ్రితార్థమై దేవ మనుష్యాది రూపములనెత్తిన సర్వేశ్వరుని తెలుసుకొనుటకు శక్యంబు కాదు. జీవుడిని తెలుసుకోవచ్చు. మరి సర్వేశ్వరుడు అంటే ఆయన అందరి యందు అంతర్యామిగా మరి వచ్చేస్తూ ఉంటాడు. దేవతలుగా మనుష్యులుగా మొదలైనటువంటి రూపాలతో ఆయన వస్తూ ఉంటాడు. ఆయన తెలుసుకోవటం శక్యం కాదు అంటూ ఉన్నారు. వారిని తెలుసుకునే ఉపాయం ఏమిటి అని అంటే మనకి కనిపించేటటువంటి హరిహర బ్రహ్మల యొక్క స్వరూప స్వభావములను వారిని ప్రతిపాదించడి శాస్త్రములను పలుమారు ఆలోచించిన ఎడల మీకేమని తోస్తుంది అంటే శ్రీయక్పతియే అని తొయ్యవచ్చు అంటూ ఉన్నారు. ఆయన పేరైతే అక్కడ చెప్పలేదు. ఒక మీకు ఇష్టమైనటువంటిది ఆలోచించినటువంటి ఒక వస్తువు ధ్యానించండి పలుమారు, అదిగో అలా మీకు శ్రీయస్పతి అనిపించినప్పుడు ఆయన్ని ఆశ్రయించండి. ఇప్పుడు ఒక విచిత్రము విశేషం ఏమిటంటే ఆయన ఏమి తిరస్కరించడం లేదు. నమ్మాళ్ళవారు మరి జీవులలో గొప్పవారు కదా, బ్రహ్మ ఈశ్వరుడు చాలా గొప్పవారు, ప్రథములు వీరు. అయితే పరమాత్మతో సమానమవునా కాదా అనే చర్చని శాస్త్రముల ద్వారా తెలుసుకోవాలి. కానీ అందరికంటే గొప్పవారు, వారు వందనీయులే, వారికి నమస్కరించాలి, గొప్పవారు. కానీ తర్వాత వారు మరి ఎందుకు వచ్చిందో మరి తెలియదు. ఇక రకరకాలైనటువంటి వేదాలు కానీ ఏది చెప్పినా కూడా నారాయణుడినే చెబుతూ ఉన్నాయి, అన్నీ స్పష్టంగా అందరికీ తెలుసు, ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా. కానీ ఆ తర్వాత ఎందుకో మరి వచ్చేసింది, మరి ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం ఏదో బ్రతుకు తెరువు కోసం ఏర్పాటైనవి అనిపిస్తూ ఉంది. ఈ గుళ్ళు కట్టడాలు, వాళ్ళకు ఒక రూపాలు కల్పించటాలు, అక్కడ నుంచి ఇది నా గుడి, ఇది నా గుడి, నువ్వు నా శాఖ కాకపోతే నా గుడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ పూజారిగా నువ్వు పనికిరావు, అసలు ఈయన దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు. ఈ రోజుకి విపరీతంగా నిన్న వినాయక చవితి రోజుని తెగ చెప్పుకున్నారని విన్నా నేను, టీవీల్లో కూడా చెబుతున్నారు అని, ఎవరెవరో చెబుతున్నారని చెప్పుకున్నారు. అలా ఎందుకు మరి, అసలు ఎందుకు ఈ గోలంతా, దేనికోసం ఇదంతా, బ్రతకటానికేగా ఈ బాధంతా కూడా. బ్రతకటానికి దేవుడిని వ్యాపారం చేసి బ్రతకాలా, ఇతర వ్యాపారాలు చేసుకోవచ్చుగా, చాలా ఉన్నాయి. కానీ చాలా చులకనైపోతున్నారు వీరు, ఇతర మతస్థుల దృష్టిలోనూ, మతస్థులే అవసరం లేదు, అతి సామాన్యుల దృష్టిలో కూడా దేవుడు అనేటటువంటి వాడి మీద నమ్మకాన్ని లేకుండా చేసేస్తున్నారు. ఈ దేవుడు పేరుతోనే దేవుడని చెప్పిన వాళ్ళే, దేవుడు భక్తులమని చెప్పుకునేవాళ్ళే, పెద్ద పెద్ద పీఠాధిపతులే దేవుడి మీద నమ్మకం లేకుండా చేసే రీతిని ఉచ్చ నీచములైన మాటలు మాట్లాడి తిట్టుకుంటున్నారు ఫేస్బుక్లో, వాట్సాపుల్లో, చివరికి టీవీల్లో కూడా అని విన్నా మరి నిన్న. నాకైతే తెలియదు, భారత్ టుడేలో ఎవరో విపరీతంగా చెప్పేస్తున్నారని మెసేజీలు వస్తున్నాయి. నిన్నో మొన్నో వినాయక చవితి రోజు అనుకుంటాను, నిన్న కాదు. మరి ఏమిటిదంతా, ఎందుకోసం ఇదంతా, శాస్త్ర విషయాల చర్చించుకొని ఎవరికి ఇష్టమైతే వారిని తేల్చుకొని మీరు పూజించండి అని చెబుతున్నారు, ఎవరు కాదని లేదు. కానీ ఎందుకోసం, అసలు ఎక్కువ ఏమిటి తక్కువ ఏమిటి, అందరి ఎందు అంతర్యామిగా పరమాత్మే ఉన్నాడు. అయితే శాస్త్రములు నిరూపించింది నారాయణుడిని, మోక్షమిచ్చేత్తు నారాయణుడు అనేది, జనార్దనుడు అనేది తెలుసు అందరికీ. కావలసిన వాళ్ళు సేవిస్తారు, లేని వాళ్ళు లేదు. కానీ అసలు ఎన్ని మార్గాలు వచ్చేసినాయో చెప్పలేము, అసలు భగవంతుడిని మర్చిపోయారు. కొసరగాళ్ళని అందరినీ కూడా ఇలా మొదలు పెడుతూ ఉన్నారు. ఏం చేస్తాం, కలియుగము అన్నది కూడా నిజమేనేమో అనిపిస్తుంది. మరొకటి, అసలు యుగాంతము అని చెబుతారు, అది కూడా నిజమేనేమో అనిపిస్తుంది. మరి ఒక మహాయుగములో 1000 అని చెబుతారు, మరి అది 1000 అని అంటే 5 కలిసి ఒక మహాయుగం అనే పేరు, యుగం అనే పేరు పంచాంగాల్లో కూడా కనపడుతున్నాయి చూడండి. సంవత్సరము, పరివత్సరము అంటూ 5 యుగం అని పేరు. మరి ఇప్పుడు 5000 దాటింది అంటున్నారు కలియుగము, అంటే అసలు యుగం అయిపోయిందేమో, ఈ కరోనా దాన్నే సూచిస్తుందా. మరి ఎంత ఉచ్చ నీచములు, ఇంత చండాలంగా ఇంతకుముందు ఎప్పుడూ లేదు వీటిల్లో. ఈ తిట్టుకోవటాలు ఒకరిని ఒకరు ఎవరిని తిట్టినట్టు అవుతుందండి. ఎవరిని తిట్టినా పరమాత్మనేగా, అంతర్యామిగా ఆయనే ఉన్నప్పుడు ఈయన్ని తిట్టినా ఆయన్ని తిట్టినా కూడా. కనుక అలా కాక ఎవరిది వారు, బ్రతకటం కోసమే అంతా ఇదంతా, ఇంకా మించి మరొకటి ఏమీ లేదు. ఇక ఈ గుడులు గోపురాలు మూతలు పడేటప్పటికీ ఈ కరోనా ద్వారా మరి జనాలు లేరు, కానుకలు లేవు. మరి 2 రకాలుగా అక్కడ అర్చక స్వాములకైనా సరే, మరి ఎండోమెంట్ బోర్డులకైనా సరే, జనం వస్తేనే కదా డబ్బులు వచ్చేది. ఎండోమెంట్ వస్తే ప్రభుత్వానికి చేరుతుంది కోట్లు వెంకటేశ్వర స్వామికి వస్తుందంటే ఏం చేస్తున్నారండి. మరి మొత్తం ప్రభుత్వమే ఎప్పటి నుంచో ఖర్చు పెట్టుకుంటూనే ఉంది. జగం ఎరిగిన రహస్యం ఇది, అందరికీ తెలుసు. అయితే మనము అందుకోసం మనమేం కూర్చోలేదు, అవునా కాదా దాని వద్దా అని కాదు, అది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. ఇది ఆయా రుచులు కలుగుతూనే ఉంటాయి, ఆ ప్రేమలు అభిమానాలు. ఎందుకనంటే ఇష్టం కలగాలి అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము, ప్రకృతి అదే, ఈ జీవులు ధరించిన శరీరాలు అవే, ఏదెక్కి ఉంటే దాని మీద ఇష్టం ఉంటుంది. చక్కగా ఆలోచన చేయండి అంటూ ఉన్నారు నమ్మాళ్ళ వారు. ఇక ఆయరాయినప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం. జ్ఞాతృత్వైక స్వరూపమాయ్, ఇది జీవుడు జ్ఞాత అంటే తెలియబడేవాడు, తెలుసుకోవాలి జీవుడిని. జ్ఞానత సర్వగతమాయ్, ఇతడి గుణము జ్ఞానము, స్వరూపము జ్ఞానమే. అతడు జ్ఞాతృత్వము అంటున్నాడు కనుక అతడు తెలుసుకునేవాడు కనుక అతడు స్వరూపం అదే, గుణము కూడా అదే. అంటే తాను మొత్తము శరీరం అంతా వ్యాపించి ఉంటాడు. ఉదాహరణకు ఒక శరీరం ఉందనుకోండి, ఈ శరీరంలో ఏమిటి ప్రధానం? కన్నా ముక్క చెవ్యా, శరీరం అంతానా అంటే చివరికి నేను దగ్గరకు వెళ్తారు. ఆ నేను అనేటటువంటిది సంస్కృతంలో అహం అనేటటువంటి పదము, ఆ నేను అది జీవుడు అది అన్నమాట. జీవుడు ఇక్కడ చెప్పబడుతున్నాడు. ప్రకృతి వినిర్ముక్తమాయ్, ఇతడు ప్రకృతితో అసలు ఇతడికి ఏం సంబంధం లేదు, పరిశుద్ధ ఆత్మస్వరూపత్త ఎళ్ళపడియే విషదమాయ్ ఉనరిలుం. ఆ పరిశుద్ధుడైనటువంటి అతడిని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే మరి ఆ గీతలోనే చెప్పారు, భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధ అంటూ ఒక 8 రకాలుగా తెలుసుకోవాలి అని ఈరోజు ఉదయం చెప్ప భాగవతంలోనూ వచ్చింది, ఇదే దీంట్లోనూ ఇదే వస్తూ ఉన్నది. మరి కొన్ని కాదు, ఎప్పుడు చెప్పుకున్నా ఏ జ్ఞానాన్ని చెప్పుకోవాలి అన్నా తత్వం చెప్పుకోవాలన్నా ఇవే. మరి ఇంకేం చెప్పుకుంటాం, దాంట్లో వచ్చింది కదా అని ఇంకోటి చెప్పుకుంటే సరిపోతుందా? కనుక దాంట్లోనూ అదే వచ్చింది, దీంట్లోనూ ఇదే వచ్చింది. కొందరు అంటూ ఉన్నారు వచ్చినవి వస్తూ ఉన్నాయండి, కొంచెం రాకుండా చూడండి అండి. నేనేం చూస్తాను, దాంట్లో ఉన్నాయి అవే అవి. మరి ఆ పాశురాలలో మరి ఎందుకు అలా వస్తున్నాయో, ఈ పాశురం ఇలా ఎప్పుడో దీన్ని మొదలు పెట్టుకున్నాం దాన్ని మొదలు పెట్టుకున్నాం అలా వస్తూ ఉన్నాయి. ఎన్నిసార్లు వచ్చినా సరే వాటిని తెలుసుకోవటం అనేది స్థిరంగా ఉండాలి. తెలుసుకున్న తర్వాత ఇక ఇతడు ఇలా శరీరాలలో ఇతడు ప్రవేశిస్తూ ఉంటాడు, అతని లోపల పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు. అందుకే దేవ మనుష్యాది రూపములతో అవతరిస్తూ ఉంటాడు. మరి ఇలా అవతరించినప్పుడు బ్రహ్మ రుద్రుడు నారాయణుడు అనే ముద్దురు, బ్రహ్మనో రుద్రనో నారాయణనో ఎందు అరిహయ్యరుదు ఆహిల్ ఎంగనే అరియుంబడి ఎన్నిల్. మరి వీరిని తెలుసుకోవటంలో అరియన్ అయన్ అరి అయన్ అరన్, అరి అంటే హరి హా అయిపోయింది తమిళంలో, అయన్ అంటే అయ్యర్ బ్రహ్మదేవుడు, అరా అంటే శ్రీవుడు. బహుశాస్త్ర శ్రవణ మననంగళై పన్నువదు, బహుశాస్త్రములను వినండి శ్రవణం చేయండి మననం చేయండి. ఆ తెలుసుకున్నప్పుడు తెలుసుకుని అవనే ఆశ్రయింగోళ్, అతన్నే ఆశ్రయించండి అంటూ ఉన్నారు. ఆయన ఎవరు అనేటటువంటిది శాస్త్రముల ద్వారా తెలుసుకోమన్నారు, శాస్త్రాలు చెప్పిని లేదు. నీకు ఇష్టమైందా? నీకు ఇష్టమైతే ఎవరు ఇష్టమైతే వారిని సేవించుకోవయ్యా, ఏం పోయింది? ఎప్పటికైనా సరే ఆ పరమాత్మ సన్నిధికి చేరిపోతాడు. దారులు వేరైనా గమ్యం ఒక్కటే అనేవాళ్ళు ఉన్నారు, కాదండి వేరు వేరండి ఎన్ని రకాలు అనుకున్నా ఏమైందండి ఇప్పుడు దీనితో కొట్లాటలు ఎందుకు? ఇలాంటివే మొదటి నుంచి దచ్చినాయి. ఈ వ్యక్తుల మీద ఉండేటటువంటి ద్వేషాలు ఈ మతముల మీద దర్శనముల మీద తయారై ఇంత దరిద్రాలు చేసేసారు. మరి ఏం చేస్తాము, భారతదేశానికి ప్రపంచ దేశాల్లో గొప్ప పేరు ఉంది, ఎందుకంటే ఇంతకంటే దరిద్రాలు కనుక. నిజానికి ఇవి దరిద్రాలు అంటే కాదు, చేశారు అలా ఋషులు కానీ మహాత్ములు కానీ మహాపురుషులు కానీ చాలామంది గొప్పవారు ఉన్నారు. అదిగో అటువంటి వారి ద్వారా నిలబడుతుంది ఇక్కడ ఈ దేశంలో. మరి వారికి సైంటిస్టులు ఉన్నారు ఆయా దేశాల్లో, ఇక్కడ ఉన్నారు సైంటిస్టులు, అక్కడ ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు ఎవరెవరో, అరిస్టాటిల్ అంటూ ఇంకా కొందరు పేర్లేయో ప్లేటో అలా వినబడుతూ ఉంటాయి. తత్వవేత్తలు అన్ని చోట్ల ఉన్నారు, జర్మన్ దేశంలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. వీరందరూ కూడా ప్రపంచమంతా కూడా ఆలోచన కాస్త కలిగిన దగ్గర నుంచి ఆలోచన చేస్తూనే ఉన్నారు, చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ ఎక్కువ తక్కువల కోసం ఎందుకు ఏడుస్తారు? ఈ పోట్లాటలు ఎందుకు? తమో గుణం ఇదంతా ఈ రకంగా తయారైపోయి నాకే తెలుసు, ఆడికి తెలియదు. ఆడికేం తెలుసు, ఆడి బొంద. ఎవడికి వాడు ఆధ్యాత్మిక విషయాన్ని చూడండి ఎంత విచిత్రం అంటే, ఎవడికి వాడు చెప్పేటప్పుడు ఇది పరమసత్యము నేను చెప్పింది అంటుంటాడు, అదే మరొకటి చెబితే ఆడి బొంద ఏంటి అంటారు. ఎంత వింత ఇది, ఇది వింతే. ఇది అందరిలోనూ ఉండే స్వభావం ఇదే. అప్పుడు ఏమవుతుందని అంటే, అసలు అలాగే అవుతుంది, నకిలీ కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు ఇలా నమ్మాళ్ళ వారు లాంటి చెప్పి ఆత్మతమ్ములు చెప్పినటువంటి విషయాలు, వాల్మీకి మహర్షి చెప్పినటువంటి విషయాలు, వ్యాస భగవానుడు చెప్పిన భాగవతము, అలాగే ఆ భారతము, ఆ భగవద్గీత, విష్ణు సహస్రనామము, ఇవన్నీ కూడా గొప్పవి, అన్నీ కూడా అలా అలా లాగేసుకుంటూ పోతున్నారు. వాటిని కూడా వారి వారి దారులలో, వారి శేషాల్లో పోసుకుంటున్నారండి. అదిగో అలా తయారైపోయింది ఇదంతా. సరే, అయితే అవనీయండి, ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే. మనం ప్రశాంతంగానే ఈ విషయాల్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆధ్యాత్మిక విషయం అంటే ఇదే, అనేక కోణములలో చెబుతూ ఉన్నారు. సరే, ఇవాళ ఒక జిలేబీ లాంటిది తింటున్నాం అనుకుందాం, రేపు ఒక మైసూర్ పాక్ అనుకుందాం, ఎల్లుండి ఒక లడ్డు అనుకుందాం, ఇంకా ఏ పదార్థాలు ఎన్నెన్ని ఉన్నాయో అన్నెన్ని అనుకోవటమే తప్ప ఏమీ చేయలేము. ఈ తింటము తప్ప ఇది ఆనందంగా రుచిగా ఆస్వాదిస్తూ ఉందాం. దాంట్లో వచ్చే ఏమన్నా ఉంటే అలా ఏరి అవతల పడేస్తూ ఉందాం. అంతకు మించేమీ చేయలేము. ఇవాళకి పాశురము, ప్రతి పదార్థము, తాత్పర్యము ఆరాయిరప్పడి అయిందండి. రేపటి నుంచి కొన్ని వివరాలు మనము కొన్ని తెలుసుకుందాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదాం, జై శ్రీరామ్.